కనియా సిద్ధియతో కనక వృష్టి ఆకరయు తమారి మన కామనయ సిద్ధియతో దినకర కోటి తేజది కొడయువ దినకర కోటి తేజది కొడయువ జనకరాయన కుమారి మేడ భాగ్యదలక్ష్మి సౌభాగ్యదలక్ష్మి వారమ్మ భాగ్యదలక్ష్మి వారమ్మ వారమ్మ వారమ్మ భాగ్యదలక్ష్మి Bhagya Lakshmi Ma Ma.